ఏడు. అణుగర్భంలో ప్రపంచం కథ ఇంద్రోపాఖ్యానము. పూర్వం ఒక పరమాణువు యొక్క గర్భంలో ఒక పెద్ద కల్పవృక్షం ఉండేది. కల్పవృక్షం అంటే నా సంకేతం నీకు అర్థమవుతోందనుకుంటాను. కల్పనలు చేసే వృక్షమే కల్పవృక్షం. అంటే మాయా సబల బ్రహ్మ, సగుణ బ్రహ్మ. ఈ కల్పవృక్షంలో రెండు కొమ్మలు కలిసిన చోట ఒక మేడికాయ పుట్టింది. ఆ మేడికాయే ప్రపంచం. అదేమిటి కల్పవృక్షానికి మేడికాయ పుట్టడమేమిటి అని అనుకోకు. మాయ చేసే విచిత్రం ఇదే. ఈ చెట్టుకి వాసన సమూహాలే నీళ్లు, సుఖదుహకాల అనుభవాలే పరిమళాలు. మహాకల్పావసానం దాకా దీనికి దీర్ఘాయువు. దీనికి కాచే మేడిపళ్ళు ఒక్కోసారి కాకుల పాలవుతాయి, మరొకసారి కోకిలల పాలవుతాయి. ఆయసరు పన్నెండు. ఇక్కడ కాకులంటే అవిద్య గల జీవులు, కోకిలలంటే విద్య గల జీవులు. ఈ మేడిపండు మధ్యలో ఒక దేవేంద్రుడు ఉండేవాడు. అతను స్వసంస్కార బలంచేత, గురుపదేశంచేత వివేకవంతుడై రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా రాక్షసులు వచ్చి యుద్ధానికి మీదపడ్డారు. ఆ సమయానికి హరిహరాది ప్రధాన దేవతలు ఏదో కారణంచేత దూరంగా వెళ్లిపోయారు. అందువల్ల ఆ యుద్ధంలో ఈ దేవేంద్రుడు ఓడిపోయి పారిపోవలసి వచ్చింది. అతను పరుగెత్తి పరుగెత్తి ఎలాగో శత్రువుల కళ్ళుగప్పి ఒక అణువు యొక్క కడుపులోకి దూరాడు. త్రసరేణుం వివేశ సహా నీ డొట్ ఉర్స పదమూడు శ్లో పద్దెనిమిది. అక్కడ కొంతకాలం విశ్రాంతిగా కూర్చొని ధ్యానం చేసి మనోబలంచేత ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు. ఆ భవనంలోకి ప్రవేశించి దాని చుట్టూ ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు. నగరం చుట్టూ రాజ్యం నిర్మించుకున్నాడు. అక్కడ రాజ్యం చేస్తూ ఉండగా కుందుడనే కొడుకు పుట్టాడు. కొంతకాలం తరువాత ఆ దేవేంద్రుడు కుందుడికి పట్టాభిషేకం చేసి తన శరీరం వదిలిపెట్టాడు. ఆ వంశంలో ఇప్పటికీ వెయ్యి మంది ఇంద్రులు పుట్టారు. ఇప్పుడు రాజ్యం చేస్తున్నవాడి పేరు అంశకుడు. వాళ్ల రాజ్యానికి మూలమైన త్రసరేణువు జారిపోయింది. అయినా ఆ రాజ్యం మాత్రం క్షేమంగానే ఉంది. ఆ వంశంలో ఒకనొక దేవేంద్రుడికి బృహస్పతి ఉపదేశం వల్ల యథార్థ జ్ఞానం కలిగింది. అందువల్ల అతను యథాప్రాప్త కార్యానుసారి అయ్యాడు. వంద అశ్వమేధాలు చేశాడు, యుద్ధాలు చేశాడు, ఓడాడు, గెలిచాడు. ఎన్ని జరుగుతున్నా అతని తత్వదృష్టి చెదరలేదు. ఒకసారి సమయం కలిసివచ్చినప్పుడు అతడు ధ్యానంలో కూర్చొని మాయాసబల బ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం వల్ల అతనికి ఈ ముల్లోకాలు చిన్మయత్మంలోనే ఉన్నాయని అర్థమైంది. ఈ ప్రపంచాలన్నీ ఉత్పత్తి కాలంలో సద్రూపాలుగాను, వినాశకాలంలో అద్రూపాలుగాను ఉంటాయనని అర్థం చేసుకున్నాడు. ఇలా అతను జ్ఞానసముద్రుడై ఉండగా పూర్వం చేసిన నూరు అశ్వమేధ యాగాల సంస్కార బలం వల్ల సమాధిలోంచి బయటికి వచ్చాడు. మళ్లీ నిస్సంగంగా రాజ్యం చేశాడు. మాయతత్వాన్ని అర్థం చేసుకొని ఈ మాయకు అహంకార తాదాత్మ్యభావనే, అహంకారాధ్యాసమే కారణమని అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండిపోయాడు. కనుక విద్యాధర, యహంత్వం జగత్ర పూర్వమాగత్య తిష్టతి నీ డొట్ ఉడొట్ సర్గ డొట్ పదిహేను శ్లో ఒకటి. ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అంతకు ముందే వచ్చి కూర్చుంటుంది ఈ ప్రపంచం అని అర్థం చేసుకో. విద్యాధరుడు, అహంకారానికి ముందే ప్రపంచం ఎలా వస్తుంది? భుసుండు ప్రతివాడు స్వప్నంలో ఒక ప్రపంచాన్ని చూస్తున్నాడు. చూసినప్పుడు ఎవడికైనా ఇది కొత్తదని, కొత్తగా చూస్తున్నానని అనుభూతి కలుగుతోందా? లేదే. అందుకే ఈ ప్రపంచం ముందే వచ్చి కూర్చుంటుందని అంటున్నాను. ఇందుకు అణుగర్భంలోని త్రసరేణువులో దేవేంద్రుడికి ఒక పెద్ద ప్రపంచం గోచరించడమే నిదర్శనం. నిజానికి అహంకారానికి, ప్రపంచానికి భేదమేమీ లేదు. గాలికి చలనానికి ఎంత భేదమో అంతే భేదం అహంకార ప్రపంచాలకు. కనుక సాధకుడు అహంకారాన్ని తుడిచిపెట్టుకోవాలి. తత్వదృష్టితో లేదనుకోవడమే తుడిచిపెట్టుకోవడం. ఆయసర్వ్ పదమూడు. తత్వదృష్టిలో అహంభావమనేది కుందేటి కొమ్ము వంటిది. విద్యాధర, నీకీ విషయం అర్థమైంది. ఒకటే గుర్తుపెట్టుకో, అధ్యారోప ప్రక్రియలో అసలు శూన్యమైనది గూడా పర్వతం లాంటిదైపోతుంది. అపవాద ప్రక్రియలో పెద్ద బ్రహ్మాండం గూడా శూన్యమైపోతుంది. వశిష్ఠుడు రామ భుసుండు ఇలా మాట్లాడుతుండగానే ఆ విద్యాధరుడు సమాధిలోకి వెళ్లిపోయాడు. భుసుండు ఎన్నిసార్లు మేల్కొల్పాలని ప్రయత్నించినా అతను సమాధిలోంచి బయటికి రాలేదు. రామ పరిశుద్ధమైన చిత్రానికి ఉపదేశం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. నేను నీకు చెప్పే పరమోపదేశం కూడా ఇదే. నాహమిత్యస్తి తేనాంతర్ మౌనం భావయ శాంతయే ఏతావదుపదేశోక్తి పరమా నేతరాస్తి హి నీ డొట్టు సర్గ డొట్ 16 స్లో డొట్ 5. అహంకారమనేది లేనేలేదు, ఉన్నది చిదేకరసమైన ప్రత్యేగాత్మే. కనుక నీకు నిత్యశాంతి కావాలంటే మానసిక మౌనాన్ని పాటించు, లేని అహంకారాన్ని భావన చేయకు. ఇదే మేం చేసే ఉపదేశం, దీన్ని మించిన ఉపదేశం లేదు. రామ ఆత్మజ్ఞానం లేకపోయినా సరే దీర్ఘ జీవితాన్ని ఎవరైనా సాధించారా అని అడిగినప్పుడు భుసుండయోగి ఈ కథంతా నాకు చెప్పాడు. నేను ఆశ్చర్యపోయి నవ్వి, ఆత్మజ్ఞానం లేకుండానే ఆ విద్యాధరుడు 4 కల్పాల పాటు జీవించినా చివరికి ఆత్మజ్ఞానం వల్లనే చిరంజీవి అయ్యాడు గదా అని మనస్సులో భావించుకొని భుసుండయోగి దగ్గర సెలవు తీసుకొని ఆ విద్యాధరుడున్న చోటికి వెళ్లాను. అక్కడ ఆయన్ని చూసి భుసుండు చెప్పింది సత్యమేనని అర్థం చేసుకొని తిరిగి నా ఆశ్రమం చేరుకున్నాను. రామ ఇదంతా ఎప్పుడు జరిగిందనుకుంటున్నా? ఈ కల్పంలోనే 11 మహాయుగాల వెనుక ఇది జరిగింది. రామ విద్యాధరుడి కథ వల్ల మనకు తేలుతున్న మరో సత్యమేమిటంటే అహంకారం నశిస్తే పుణ్యపాప ఫలాలనిచ్చే సంసార వృక్షం నశిస్తుంది. శ్రవణ మననాది రూపమైన ఆత్మ విచారణ వల్ల మాత్రమే అహంభావం నశిస్తుంది. అలా అహంభావం నశించిన జీవన్ముక్తుడికి శరీరం ఉన్నా దాని నుంచి సంసార వృక్షం ఉద్భవించదు.